అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మినబంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించినన్ రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నామనంబులో నీ మహనీయ కీర్తి విని నిన్నెద నమ్మితి జనకీపతి. కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజశ్రము భ్రాపై శరనిధి లంఘించిన సుస్థిర బలు మారుతుని సిరియ తిరువడి గొలుతున్. పరమ భాగవతులరా, శ్రీ మహాభాగవతంలో వృత్రాసురుని కథ చెప్పుకున్నాం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది, ప్రఖ్యాతమైనటువంటిది భాగవతము ఇది అని చెప్పటానికి మూల హేతువైనటువంటిది కూడా అని దీనిని చెబుతారు, మత్స్యపురాణంలో చెప్పారు అని. అంటే పోతన గారు కూడా చెప్పారా మాట, గాయత్రి మంత్రమును అధికరించి వృత్రవధ ఎందు చెప్పబడునో అది మహాభాగవతము అంటారు అన్నారు ఆయన. మరి గాయత్రి మంత్రం అంటే ఏమిటండి అసలు అని అంటే, గాయత్రి అని అంటే ధీమహి విద్మహే ప్రచోదయాత్, వీటిని ఈ క్రియాపదాలను చివరు పెట్టి చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి గాయత్రి మంత్రాలు వచ్చేసినాయి, చక్కగా వాటికి రాగాలు కూడా కట్టి హాయిగా ఈ కాలానికి సరిపోయినట్లుగా దానిని ఆచారము కింద తీసిపారేసి సంస్కారం కింద చేసి పారేశారు. ఆచారానికి సంస్కారానికి తేడా ఏమిటి అనంటే, ఆచారము అని అంటే పూర్వం నుంచి ఎలా వస్తుందో అలాగే వచ్చినటువంటిది ఆచారము. ఆ ఆచారము ఇప్పుడు స్నానాలు చేయటము, ఈ స్నానము అనేది ఒక ఆచారము. అలాగే తల్లికి నమస్కరించటము, తండ్రికి నమస్కరించటము, గురువుకి నమస్కరించటము, ఎదుటివారికి అందరికీ నమస్కారాలు చేయటము అనేటటువంటిదంతా ఆచారము. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. ఇక సంస్కారములు అనంటే షోడశ సంస్కారాలు అని అంటూ చెబుతారు కొన్ని, గర్భాధానము దగ్గర నుంచి వాడు చచ్చిపోయిన తర్వాత అంత్యేష్టి వరకు అని. వీటిల్లో చాలా మార్పులు తెచ్చేశారు చూడండి. అయితే కొన్ని ఆచారాలు కొన్ని సంస్కారాలు రెండు కలిపేసి పెడతారు, ఎందుకంటే వాటిని మానుకోలేరు. పూర్వకాలంలో వారికి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు కానీ విజ్ఞానం కానీ, బియ్యాన్ని గోళ్ళతో కూడా ఒలుసుకునేవాళ్ళు, అలా దంచుకునేవాళ్ళు, మరి వాటిని పిండి కొట్టి బెల్లము పాకము పట్టి చలిమిడి చేసుకునేవాళ్ళు, అప్పటికి అదే తెలుసు స్వీటు. అలాగే ఉండ్రాళ్ళు, దాన్ని గుండ్రంగా చుట్టేస్తే ఉండ్రాళ్ళు అయిపోతుంది, బెల్లం లేని వాళ్ళు ఉప్పు వేసుకుని కూడా చేసుకునేవాళ్ళు. ఇవి ఆనాటి పిండి వంటలు. కానీ ఈనాడో, ఇప్పుడు ఈరోజు వినాయక చవితి, ఎన్ని రకాల పిండి వంటలు ఎన్ని రకాలు చేసుకున్నా కూడా ఆ ఉప్పు ఉండ్రాళ్ళు ఈ తీపి ఉండ్రాళ్ళు రెండు ఉండాలి. ఇప్పుడు ఇళ్లలో చేసుకోవడం తగ్గిపోయింది అనుకోండి, అన్నీ ఆ షాపులే. అయితే కరోనా ద్వారా మరి కొంత భయపడి ఇళ్లలో చేసుకునేవాళ్ళు, కొందరు వెళ్ళేవాళ్ళు. అసలు ఈ గోళ ఎందుకు మనకని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందరూ చేస్తారా ఏమి? ఇతర మతాలే కాదు, ఈ మతాల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏమిటనంటే ఈ పత్రములు అంటుంటారే, 21 పత్రాలు, అబ్బో పెద్ద విజ్ఞానం ఉంది దీంట్లో అని చెబుతారు. ఈ ఒక్కరోజుకైనా మరి ఈ విజ్ఞానము 364 రోజుల్లో ఈ ఒక్కరోజును మాత్రమే ఈ విజ్ఞానాన్ని పొంది ఆ తర్వాత మర్చిపోతారు. ఇక దానికి అంతరార్థాలు చెప్పుకొనియండి, ఎవరిష్టం వారిది, అసలు చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని చేసినా సరే ఆ సలిమిడో ఆ ఉండ్రాళ్ళో లేకపోతే అసలు వీళ్ళకే ముందు తృప్తి అనిపించదు. ఇలాంటి మార్పులు ప్రపంచంలో ఎన్ని వచ్చినా కూడా భారతదేశంలో మారవండి. ప్రపంచ దేశాలు వాళ్ళందరూ కూడా పాశ్చాత్యులు అన్నంత మాత్రం చేత అప్రాచ్యులు అని అంటే ప్రాచీ దిశ తూర్పుకి పేరు గనుక అప్రాచీ అనేది దాని వ్యతిరేక పడమటి దిశకు పేరుది సంస్కృత భాషలో నిఘంటువుల్లో. కానీ ఇది ఒక అప్రాచ్యుడు అనే ఒక పదము, మ్లేచ్చులు అనే పదాలు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత, అలాగే స్నానం చేయని వారిని, శుభ్రంగా ఉండని వారిని అప్రాచ్యులు అంటూ మొదలుపెట్టేసి అలా తీసుకొచ్చేసి ఆ సంస్కృతి మంచిది కాదన్నట్టుగా ఒక ప్రచారం చేశారు, ఒక విషప్రచారము. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అదే మంచిది అన్నట్టు దానికే దాసోహం చేస్తున్నారు. వాళ్ళేమో దాన్ని వదిలేసి విసుగు పుట్టి రోత పుట్టి ఏంటి, ఒక వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి నియమాలు అంటే అసలు లేవు. ప్రభుత్వము ఏర్పాటు చేసినవి తప్ప, రాజ్యాంగం తప్ప వారికి ఏదో ఏమి లేదు. కానీ వాళ్ళు అవి దాదాపుగా వదిలిపెట్టేసి విసుగు పుట్టి, మన సంస్కృతి పూర్వకాలపు సంస్కృతి అండి, ఇప్పటి దరిద్రపు సంస్కృతి కాదు. దీనిని వాళ్ళేమి ఎదురు చోట్లలా ఇప్పటి వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి వికృత చేష్టలు చేస్తున్నారో, ఎవరికి వాళ్ళు లోపలనుకుంటారు, దేశం నాశనం అయిపోయింది, దేశం నాశనం అయిపోయింది, నువ్వు నాశనం అయ్యావు దాంతోపాటు, నువ్వేం చేస్తున్నా, నువ్వు చేస్తూనే ఉన్నావు, నువ్వు చేయకుండా చెప్పు, అలా ఎవడన్నా ఉన్నాడా, ఏ ఒక్కడు లేడు, అట్లా లేరు. ఒకవేళ నా పోటీగాడు ఎవడైనా ఉంటే, నాలాంటి వాడి నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే నాది ఎంతండి ఒక సూది బెజ్జం అంతా నేను చెప్పేది, మరి దీంట్లో ఏనుగుని ఎక్కడ దూరుస్తాను. మరి పెద్ద పెద్ద టీవీలకు ఎక్కేసి చెప్పేసేవాళ్ళు, ఆ ఎదురుగా పెట్టుకుని కూర్చుని వినేవాళ్ళు, చేసేవాళ్ళు, అబ్బో ఎంత మారిపోతుంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అంతరార్థాలు ఎన్ని చెబుతారో. ఇది ఇలా నేర్చుకోండి, ఇలా నేర్చుకోండి, ఎందుకు ఇలా బొంద, అలా నేర్చుకోవటానికి వ్యక్తిత్వ వికాసాలు లేవో, పుస్తకాలు ఉన్నాయి. ఆ పట్టాభిరామ్ వంటి వాళ్ళు, ఎండమూరి వీరేంద్రనాథ్, ఎండమూరి ఎవరో ఉన్నారు, సరే వాళ్ళు జీవితాలు నిజ జీవితాలను తీసేయండి, నిజ జీవితాలు వీళ్ళే ఉన్న అంత స్వచ్ఛంగా దచ్చారు కనుకన ఋషులు అప్సరసలు వెంటబడ్డారని కనపడుతూనే ఉంటుంది. ఒక ఆళ్ళవారులు మాత్రం మహాపురుషులు, వారికి అసలు వివాహాలే లేవని చెబుతున్నారు ఏదో పెరియాళ్ళవారికి, అలా కులశేఖరాళ్ళ వారికి మళ్ళీ ఉన్నట్టు చెబు, ఉన్నా లేకపోయినా అది పెద్ద సమస్య అసలు కాదు. వారికి పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమ ఇతరత్రా లేదు. అలాంటి వాళ్ళు ఇంకా కొందరు ఉండవచ్చు, భగవద్ రామానుజాచారులు లాంటి వాళ్ళకి. వారి పేరు చెప్పి ఇప్పుడు చెట్టు పేరు చెప్పి విత్తనాలు అమ్ముకుంటున్నారన్న సామెతగా ఎందరో తయారైపోయారు వారి పేర్లు చెప్పి బ్రతకటానికి. మరి ఇదిగో ఇలాంటి స్థితి కల్పించినటువంటిది ఎవరు కల్పిస్తున్నారండి, మనమేం కాదు కదా. అదంతా లోకము ఇలా ఒక్కరు కాదు, ఎప్పుడూ అలా అయిపోయి ఇప్పుడు ఎందుకోసం మనం ఇక్కడికి వచ్చామని అంటే, భాగవతం అంటే ఏది భాగవతము, గాయత్రి ఏది, ఆ ధీమహి విద్మహే ప్రచోదయాత్, ఈ పెట్టుకునేది అన్ని మంత్రాలే, అన్ని సంగీతపరాలుగా ఈ రకంగా చేసి పారేశారు అని. అదిగో అలా తయారైపోయిన లోకానికి మరి ఇక్కడ భాగవతము గాయత్రితో ఎలా మొదలైంది అని అంటే, మొదటి శ్లోకాన్ని చూడండి, సంస్కృత భాగవతం. జన్మాజ్యస్య యతోన్వయాదితరతశ్చ అర్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యం సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. అక్కడ ధీమహి అనే పదాన్ని ఉపయోగించాడు ఆయన. కనుక దీనిని గాయత్రితో ఆరంభింపబడినది అంటారు. అంటే గానము చేసేవారిని కాపాడేది గాయత్రి అంటే, మంత్రం అంటే మననం చేసేవారిని, దానిని అర్థాన్ని తెలుసుకొని చెయ్యాలి. మంత్రాన్ని మననం చేయాలి, మననం అంటే అర్థం తెలుసుకోవటము. ఈ గాయత్రి అంటే జపాలు చేసుకోవటం. చూడండి గాయత్రి జపం చేశారా అంటారు, ఒక వేయి అయినా చెయ్యాలండి అంటారు. కనుక జపం చేసేది గాయత్రి. అలా దానితో ఆరంభమై మరి వృత్రాసుర వధ ఏమిటండి అసలు, ఇంకా ఇతర రాక్షసులు ఎందరో ఉన్నారు. సామాన్యంగా మనకి అసలు ఇదేదో సనక సనందనాదులు శాపం చేత జయ విజయులకి వారి జన్మలతో ఎత్తి వచ్చారు కనుక వారు హిరణ్యకశిపులుగా పుట్టారని వారి కోసము ఇది మొదలైంది అన్నట్లుగా, ఆ జయవిజయులు మళ్ళీ తిరిగి వెళ్ళటానికి మొదలైంది అన్నట్లుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ అసలు యథార్థ విషయం ఏమిటనంటే వృత్రాసుర వధే ఎక్కడుంటే అదే భాగవతము, విష్ణు భాగవతం ఇది. ఇది కూడా ఎందుకు వచ్చింది, దేవీ భాగవతం అంటూ ఇంకొకటి ఉన్నది. అమ్మవారు పార్వతి ఆ శక్తి పరా లలితా పరా భట్టారిక ఆమెను గూర్చి చెప్పింది ఉన్నది, దానిని హాయిగా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపు మళ్ళీ దీంట్లో దూరటానికి ప్రయత్నించి మాదే నిజం అన్నట్టు ఒక తయారవుతుంటారు. వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటే ఎవరికి బాధ లేదు. మరి సంస్కృత భాగవతం అలా మొదలైందండి, మరి తెలుగు భాగవతం ఏమిటి అంటే ఇక్కడ కూడా మరి ఆలోచన చేయాలి. ఒకటి చేద్దాం, దీది దేంతో మొదలైంది, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదంలో రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానంద అంగనాడింభకున్. ఆయన మొదటి పద్యంలో ఏదో వేదాంతమో ఏదో చెప్పుకున్నాడు వ్యాస మహర్షి శ్లోకంలో. అది ఏమర్థమవుతుందండి, ఎవని వలన జన్మాద్యస్య యతః, ఎవడి వలన ఈ లోకాలకి పుట్టుక పెరుగుట లయము ఏర్పడుతూ ఉన్నాయో, అన్వయ వ్యతిరేకాలు, అన్వయ వ్యాప్తి, వ్యతిరేక వ్యాప్తి, ఇతరతశ్చార్థేషు అభిజ్ఞ, ప్రతి వస్తువునందు ఎవడు తెలియబడుతూ ఉన్నాడో, స్వరాట్టు తాను స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడో, తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, ఆది కవి అయినటువంటి బ్రహ్మదేవుని కొరకు ఎవడు తన హృదయము ద్వారా బ్రహ్మ వేదమును చెప్పాడో, ముహ్యంతియం సూరయః, పండితులు ఎవరి విషయంలో తెలుసుకోలేకపోతూ ఉంటారు, తేజో వారి మృదామ్యథా వినిమయో ఎత్ర త్రిసర్గో మృషా, తేజో వారి మృదాం అంటే వెలుగు, నీరు, మట్టి అంటే భూమి, ఈ కంటికి కనపడుతూ ఉంటాయి ఈ మూడు త్రివృత్కరణములని, వీటినే ఎక్కువ ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. తేజో అభన్నం అంటూ ఉంటాయి. యథా వినిమయ, ఇవి సృష్టి చేయడానికి ఎలా అంటే పంచీ త్రివృత్కరణం చేసి ఎవడు చేశాడో, ఎత్ర త్రిసర్గో అమృష, ఎక్కడ ఈ మూడు రకాల సృష్టి కూడా అసత్యము కాదు అంటే జగత్తు సత్యము. ఇక్కడ కొందరు అమృష అన్న చోట అది అకార ప్రశ్లేష అంటారు, అది తీసేసి మృష అంటారు. ఎవని విషయంలో ఈ జగత్తు మిథ్యో, అలాగే నేను చెప్పుకోవచ్చు. ఏమైంది, అవి ప్రపంచము అనేటటువంటిది మనకి కానీ పరమాత్మకు కాదుగా. ఇదొకటి తెలుసుకోండి, శంకర భగవత్పాదుల వారు చెప్పింది మరొక కోణములో చూసి దానిని అపార్థాలు చేసి నాశనం చేసేస్తున్నారు. జగత్తు మిథ్య అన్నాడు ఆయన, ఎవరికండి, బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యమని తెలుసుకున్నటువంటి వాడికి జగత్తు మిథ్య, కానీ ఉద్యోగం చేసేవాడికి జగత్తు మిథ్య, జీతం అడగడ కూలి చేసేవాడికి జగత్తు మిథ్య, ఎవరికండి జగత్తు మిథ్య, తినరా ఆకలేస్తే, వీరికి కాదు. బ్రహ్మ సత్యము అని ముందు చెప్పాడు, అది తెలుసుకోరే. బ్రహ్మ సత్యమని తెలుసుకుని సత్యమైన బ్రహ్మను ఆశ్రయించిన వాడికి జగత్తు మిథ్య, దీన్ని ఎందుకు ఇంకా, అలాగూ సత్యమే అది. ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం, తన యొక్క ధామ్నా స్వేన కాంతి చేత ఈ మిగిలినటువంటి అజ్ఞానమును అంటే కాంతి జ్ఞానము చేత అజ్ఞానమును ఎవడు పోగొడుతున్నాడో, సత్యం పరం ధీమహి, ఆ సత్యస్వరూపుణ్ణి పరముడిని ఉపాసిస్తున్నాను. అసలు ఇక్కడ విశేష్యము అనే పదం అసలు లేనే లేదు దీంట్లో. చాలామంది తిరుగుడు పడ్డారు కూడా ఇది తెలుసుకోలేక, అసలు ఎవడండి ఇక్కడ, నీకు ఎవడు సత్యస్వరూపుడు ఎవడు, పరస్వరూపుడు ఎవడు, ఏమున్నది ఇక్కడ, నామవాచకం ఏమైనా ఉన్నదా, ఎవడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఆ వేదాంతాలు అవే చెప్పి వదిలేసి మీ సావు మీరు సావుండని, వేదాంతాల్లో కొట్టుకు సచ్చేవాళ్ళు అరణ్యాలని చెప్పింది అందుకే లీలాసుకుడు. అవి అరణ్యాలు లాంటిరా మీ బంధం, మీకేం తెలుసు అక్కడ ఏ వస్తువును వెతుకుతూ ఉన్నారో, ఆ వస్తువు వరమిమ ఉపదేశ మాద్రియధ్వం నిగమవనేషు నితాంతచార ఖిన్నాహ విచినుత భవనేషు వల్లవీనాం ఉపనిషదార్థములూకలే నిబద్ధమన్నాడు ఆయన. ఎందుకు ఈ అడవులు ఉపనిషత్తులని అడవుల్లో పడిచేస్తారు? అక్కడ ఇవ్వండి, ఆ వ్రేపల్లికి వెళ్తే అక్కడ రోటికి కట్టేసి ఉంటుంది మీరు వెతికే వస్తువు. ఎవరి ఉపనిషత్తుల్లో చెప్పబడిన వాడు అంటే శ్రీకృష్ణ స్వామి కట్టేసి ఉంది ఆయనేగా. అదిగో ఆయన దొరుకుతాడు అక్కడికి బండి అంటాడు ఆయన, భాగవతంలోకి వెళ్ళమంటాడు ఆయన. మరి ఇప్పుడు ఇంత అస్పష్టంగా చెప్పాడు వ్యాసమహర్షి, అందుకే బ్రహ్మసూత్రాలకు ఒక భాష్యం లాంటిది అంటారు. వేదాంతము జ్ఞానము గొప్పదేనండి సంస్కృత భాగవతం, కానీ భక్తి వస్తే తోకమేస్తే పోతన గారిదే గొప్పది అంతా అన్నమాట. శరణాగతి అంటే ఇదే, పరమాత్మకి పూర్తి సమర్పణ. మళ్ళీ దీంట్లోనూ పెద్ద పేశీలు పెడతారు, భక్తి వేరు శరణాగతి వేరు. ఏమిటి ఇవన్నీ కూడా ఏమిటనంటే, ఎందుకోసమంటే వీళ్ళందరికీ తిన్నది అరక్క, రకరకాలుగా చెప్పేసుకుంటూ ఆ చివరికి పోట్లాడుకోవటం. ఇప్పుడు చూడండి ఇప్పటికి కూడా అంతే. అసలెందుకు, నీకు ఏది ఇష్టమో దాన్ని ఆచరించు, ఎవ్వడూ కదలలేదు. నేను చెబుతూ ఉన్నా నాకు విష్ణుమూర్తి నాకు ఇష్టమండి, నారాయణుడు రాముడు కృష్ణుడు అన్ని పేర్లు, ఒక్కొక్క పేర్లో ఒక్కొక్క విశేషం ఉంటే దాన్ని నేను చెప్పుకుంటూ ఉంటా, మిగిలిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తా. పోతన గారు అదే మాట చెప్పాడు, దేని ఎందు ద్వేషాన్ని పెట్టుకోవద్దు అన్నాడు ఆయన. చూడండి భాగవతం మొత్తం ఎక్కడ చూసినా ద్వేషము అనేది కనపడనే కనపడదు. ఎందుకండి? అద్వేష్ట సర్వభూతానామన్న శ్రీకృష్ణస్వామి గీత. అలాగే సర్వభూతముల ఎందు సమత్వాన్ని వహించి ఎవ్వరినీ ద్వేషించకుండా నారాయణుడినే సేవించమని చెప్పే భాగవతం. అలాగే ఆ భగవంతుడు చెప్పాడు సుమా అని చెప్పి భగవంతుడిని ఆశ్రయించు, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అతన్ని షుడరడి ప్రకాశించే పాదములను ఆశ్రయించవే మనసాని మొట్టమొదటే చెప్పినటువంటి నమ్మాళ్ళవారు. ఇవే మనకి రామ రామ అంటూ చెప్పినటువంటి ఆ రామనామ జపంచేత తపస్సు చేసినటువంటి వాల్మీకి మును మరాయించు పలికిన చెన్నటి బోయ కడు నిరాపారయగుటయా గురుతు కాదే అన్నారు పూర్వులు. మరా అని పలికాడట, రామ అని కూడా కాదు. అట్లాంటి బోయ నిరాభారి అయ్యాడు, మహర్షి అయ్యాడు. ఇది చాలదా రామనామం యొక్క మహిమ? ఏయో అక్కడ ఒక అక్షరం తీసుకొచ్చి ఇక్కడ ఒక అక్షరం తీసుకొచ్చని పిచ్చి పిచ్చి అన్నీ కోస్తుంటారు కోతలు. కనుక అవేమీ అవసరం లేదు. ఆ రామనామము సహజముగా స్వయముగా రాముడు అని అంటేనే పరమాత్మ అంటే చాలా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు ఆయన. అటువంటి నామమది సరే. ఇప్పుడు మరి పోతన గారు ఏం చెప్పారు ఈ మొదట్లో అని అంటే, ఆయన మరి గాయత్రి చెప్పాడు కదా, మరి ఇదేమిటనంటే నందాంగన డింభకుణ్ణి చెప్పాడు. నందాంగన ఆ నందుని యొక్క భార్య యశోద, ఆమె దగ్గర ఆటలాడిన ఇది సింహము ఇళై సింహం బాలసింహాన్ని చెప్పాడు ఈయన. ఎందుకు? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. శ్రీ కైవల్య పదమ పరమాత్మ లక్ష్మీ స్వరూపుడై కేవలము లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉంటారో. శ్రీ అంటే లక్ష్మీ, కైవల్యం అంటే కేవలము. కేవలమునంటే నారాయణుడు ఒక్కడే, ఏకోహవై నారాయణ. లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉన్నటువంటి ద్వయమంత్ర ప్రతిపాదితమైనటువంటి పద్యమది. అనవసరంగా ఎవరికో వదిలిపెట్టేసి వాళ్ళది వీళ్ళది అనుకుంటూ ఉంటారు, ఏమీ కాదు. కైవల్యం అన్నంత మాత్రాన మనకేమి ఎగటు పుట్టించేటటువంటి మాట కాదది. ఆయన్ని చేరటానికి నేను చింతిస్తాను తమ్ముడు, నీవు కూడా చింతించు అని చెప్పాడని చెప్పుకున్నాం. ఎవరినండి? లోకరక్ష ఐకారంభకు, ఈ లోకాలను రక్షించటం అనే ముఖ్యమైనటువంటి ఆరంభం గలవాడట. అంటే ప్రళయకాలంలో ఇవన్నీ నెలలు కొట్టుకుని ఉంటుంటే తెలియకపోతే వాటికి మరలా ఈ కాళ్ళు చేతులు ఇచ్చి విచిత్ర దేహ సంపత్తి మళ్ళీ నా మోక్షానికి రండిరా, ఇంకొకసారి ప్రయత్నం చేయండి అని అలా చేశాడు. భక్త పాలన కళా సంరంభకుం, భక్తులని పరిపాలన చేయటానికి కళ అవతారములు ఎత్తి వచ్చేటటువంటి వాడు. ఏతేచ అంశకళాహ, అన్నీ అంశకళలే. మరి కృష్ణస్తు భగవాన్ స్వయం అవతారాలు ఎత్తి వచ్చినవాడు అంటూ ఉన్నాడు. చివరిలో ఎవడో వాడిని చెబుతాడు. భక్త పాలన కళా సంరంభకుం దానవోద్రేక స్తంభకు, దానవులు అంటే అసురులు గుణములు, మానిత్వము, ఇంకా ఏ చాలా గుణాలు ఉన్నాయి కదా, ఆ దైవాసుర సంపద్ విభాగ యోగంలో వాటన్నింటినీ కలిగిన వాడు అసురులు అంటే. ఒక కొంతమందిని చూపిస్తున్నారు మనకి వాటి బొమ్మలను చేసి కాదు, వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, అది దీంట్లో వస్తుంది ఈ స్కంధంలో చెప్పుకుంటాం. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఒకటి కూడా కాదు, విలాసంగా సృష్టి చేస్తాడట. అంటే అర్థం ఏంటి, తేలిక కానీ ఆటలకు కాదండి. ఆయనకేంటి ఆట, అవాప్త సమస్త కాముడు ఆయనకెందుకు ఈ లోకములు అనేటటువంటివి మళ్ళీ మళ్ళీ ఏదైనా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారేమో. అసలు ఎందుకండి ఈ గోళ అని అంటారా, నిజమే ఎందుకు ఈ గోళ? స్థితశగతి చింతనీయ, ఇలా ఉన్నది కనుక ఆలోచిస్తున్నాం. లేకపోతే ఎవడ ఆలోచించవసరంలా, వీటికి ఎక్కడ ఆధారాలు లేవు, ఎవడ చెప్పాడు, ఎక్కడున్నాడు, ఎవడు చూశాడు అంటే ఎవడో చెబితే వాడిని మనం నమ్మాలా అంటే ఏమీ నమ్మించలేము. కానీ స్థితశగతి, ఇప్పుడు నేను ఎలా ఉన్నానని నేను ఆలోచించుకుంటా, మరి నేను ఉన్నాను కదా, మరి నేను ఆలోచిస్తే మా అమ్మ మా నాన్న ఉంటే ఉంటా నేను, వాళ్ళిద్దరు ఎలా ఉండాలి, వాళ్ళ అమ్మ నాన్న ఇలా పైకి వెళ్ళండి, ఎంత దూరం వెళ్తారు, మొదట వాళ్ళు మరి ఎన్ని కోట్లు అవుతారో చూడండి, ఇది సాధ్యమా, మరి నిజం కాదా, నేలేనా, ఇలా ఆలోచించండి ప్రతిదాన్ని. స్థితస్య గతి, ఎప్పుడు ఉన్నదా అని ఆలోచించండి అంటున్నారు. లేదనకండి, ఇలా ఆలోచన చేస్తే అప్పుడు మనకిది దేనిని మనము ఆచరించాలో, దేనిని ఆశ్రయించాలో, ఆ షుడరడి ప్రకాశించేటటువంటి పాదములు వాటిని ఆశ్రయించాలి అనే సంగతి మనకి తెలుస్తూ ఉంటుంది. కనుక సరే, ఇక మళ్ళీ మొదలు పెడుతూ ఉన్నాడు ఆయన. శ్రీమద్విఖ్యాతి లతాక్రామిత రోదోంతరాళ కమనీయ మహాజీమూత తులిత దేహ శ్యామల రుచిజాల రామచంద్ర నృపాల. జై శ్రీరామ్.